కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. జుహోతి ప్రసూవృద్ధి ప్రసూవృద్ధే చతుర్గృహీతేన ప్రసూవృద్ధ్యాది ప్రాసూత్యై చతుర్గృహీతేన జుహోతి చతుర్గృహీతేనేది చతుర్ గృహీతేన జుహోతి చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాద ఇది చతుర్ పాద పశవ పశూ పశూనేవ ఏవృంధే రుంధే చతస్ర చతస్ర దిశ దిశో దిక్షు దిక్షువ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఛందాగంసి ఛందాగంసి దేవేభ్య దేవేభ్యో అపరాక్రామన్ అక్రామన్నా ఓ భాగాని అభాగాని హవ్యం హవ్యం వక్ష్యామ వక్ష్యామతి తేభ్యేత ఏతచ్చతుర్గృహీతం చతుర్గృహీతమధారయన్ చతుర్గృహీతమితి గృహీతం తధారయన్ రోణవాక్యాది రోణవాక్యాయి యాజ్యాది రోణవాక్యాయాది పునః అనువాక్యాది యాజ్యాది దేవతాది దేవతాది వషట్కారాయ వషట్కారాయ వషట్కారాయేతి వషట్కారాయ యచ్చతుర్గృహీతం చతుర్గృహీతం జుహోతి చతుర్గృహీతమితి చతుర్గృహీతం జుహోతి ఛందాగంసి ఛందాగస్యేవ ఏ తత్ప్రీణాతి ప్రేణాతి తాని తాన్యస్య ప్రీతాని ప్రీతాని దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంతి యం రామయేత రామయేత పాపీయాన్ పాపీయాన్ స్యాత్ సారితి ఏకైకం ఏకైకం తస్య ఏకైకమిత్యేకం ఏకం తస్య జుహుయాత్ జుహుయాదాహుతీభి ఆహుతీభిరేవ ఆహుతీభిరిత్యాహుతీభి ఏకైనం ఏనమవ అపగృహ్ణాది గృహ్ణాది పాపీయాన్ పాపీయాన్ భవతి భవతియం యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాత్ స్యాదితి ఇది సర్వాణి సర్వాణి తస్య తస్యానుదృత్య అనుదృత్య జిహుయాత్ అనుదృత్యేద్యనుదృత్య జిహుయాదాహుద్యా ఆహుద్యైవ ఆహుద్యేద్యాహుద్యా ఏవైనం ఏనమభి అభిక్రమయతి క్రమయతి వసీయాన్ వసీయాన్ భవతి భవత్యసో అథో యజ్ఞస్ అసౌరిత్రసో యజ్ఞస్యైవ ఏషా ఏషాభిక్రాంతి అభిక్రాంతి వేతి అభిక్రాంతిరిభిక్రాంతి ఏతి వై వాష యజ్ఞముఖా యజ్ఞముఖావృద్ధ్యా యజ్ఞముఖాది యజ్ఞాముఖాద్ధ్యాయోగ్నే అగ్నేర్దేవత ఏతి ఏతష్టౌ అష్టావేతాని ఏతాని సావిత్రాణి సావిత్రాణి భవంతి వందష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిస్తేన తేనైవ ఏవ యజ్ఞముఖాద్ యజ్ఞముఖాద్భ్యా ఆహ యజ్ఞముఖాది యజ్ఞముఖాద్ వృద్ధ్యా అగ్నే అగ్నేర్దేవతాది దేవతాదీన నైతి ఏత్యష్టౌ అష్టౌ సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంత్యాహుతి ఆహుతిర్నవమీ ఆహుతిరిక్తాహుతి నవమీ త్రివృతం త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏ యజ్ఞముఖే యజ్ఞముఖేవి యజ్ఞముఖేవి యజ్ఞముఖే యాతయతి యాతయతి యది యది కామయేత కామయేత ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిది ఇదృశం వచనంతమాం అంతమాం కురుయాత్ కురుయాచ్ఛందాగుంసి ఛందాగస్యేవ దేవయజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞాయశసేన అర్పయతి యది యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞాయశసేన అర్పయేయమితి ఇది యజో యజురంతమం అంతమం కురయాత్ కురయాద్యజమానం యజమానమేవ యజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞాయశసేన అర్పయద్యుచా రుచా స్తోమం స్తోమగంసం సమర్థయ అర్థయేతి ఇహ ఆహ సమృద్ధి సమృద్ధి చతుర్భి సమృద్ధ్యాయుసాం వృద్ధి చతుర్భిరర్భి చతుర్భిరితి చతుర్భి అభ్రిమా ఆదబ్ధే అబ్ధే చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిర్వి ఛందాభి ఏవ దేవస్య దేవస్య సవితః సవితః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ ప్రసూవద్ది ప్రసూవద్యా అగ్నిః ప్రసూవద్యా ప్రాసూద్ధి అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో నిలాయత నిలాయత సహ సేణుం ప్రావిశత్ అవిశత్స స ఏతామూతిం ఊతిమను అనుసం సమచరద్ అచరవ్యత్ యద్వేణో రేణో సుషిరం సుషిరకం సుషిరా సుషిరాభి అభ్యర్భవతి భవతి సయోనిత్వాయ సయోనిత్వాయ సహ సయోనిత్వాయేతి సయోనిత్వాయ స యత్ర యత్ర యత్ర యత్రావసత్ యత్ర యత్రేతి యత్ర యత్ర అవసత్ తత్కృష్ణం కృష్ణమభవత్ అభవత్ కల్మాషీ కల్మాషీ భవతి భవతిపసమృద్ధ్యా ఉపసమృద్ధ్యా ఉభయక్షణో రూపసమృద్ధ్యాతి రూపాసమృద్ధి ఉభయక్షణోర్భవతి ఉభయక్షణోరిభయక్షణో భవతీత ఇతాముద అముత చార్కస్ అర్ఘస్ అవరుద్ధి అవరుద్ధి వ్యామమాత్రీ అవరుద్ధ్యావరుద్ధి వ్యామమాత్రీ భవతి వ్యామమాత్రీతి వ్యామమాత్రీ భవత్యేతావత్ ఏతావద్వై వై పురుషే పురుషే వీర్యం వీర్యం వీర్య సంవిత వీర్య సంవిత పరిమిత వీర్య సంవితేతి వీర్య సంవిత అపరిమితీ అపరిమితేపరిమిత్యపరిమిత అపరిమిత్యావరుద్ధి అపరిమిత్యేపరిమిత అవరుద్ధేయ అవరుద్ధ్యావరుద్ధి యో వనస్పతీనా వనస్పతీనా ఫలగ్రహి ఫలగ్రహి సహ ఫలగ్రహిరి ఫలగ్రహి వీర్యావాన్ వీర్యావాన్ ఫలగ్రహి వీర్యావానిది వీర్యావాన్ ఫలగ్రహిర్వేణు ఫలగ్రహిరి ఫలగ్రహి వేణుర్వేణవీ వైణవీ భవతి భవతి వీర్యస్ వీర్యవరుద్ధి అవరుద్ధ్యావరుద్ధి వ్యర్థం వై వ్యర్థమిది వీర్థం వా ఏతత్ ఏతద్యజ్ఞస్ యజ్ఞస్ యత్ యతయజుష్కేణ అయజుష్కేణ క్రియతే అయజుష్కేణేంతియజుహోకేన క్రియత ఇమాం ఇమామగృహన్ అగృహన్ వశనా వశనామృతస్ ఋతస్ేది ఇత్యశ్వాభిధానీ అశ్వాభిధానీమా అశ్వాభిధానీమిత్యశ్వాభిధానీ ఆదత్తే దత్తే యజుష్కృత్యై యజుష్కృత్యై యజ్ఞస్ యజుష్కృత్యాజుహోవృత్యై యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రతోర్థం సమృద్ధ్యాది సమృద్ధ్యై ప్రతోర్థం వాజిన్ ప్రతోర్థమిది ప్రాతోర్థం వాజిన్నా ఆద్రవ ద్రవేది ఇత్యశ్వం అశ్వమభి అభిదధాతి తథాది రూపం రూపమేవ ఏవాస్య అస్యైతద్ ఏదం మహిమాన్ మహిమానం జాగష్టే యాగష్టే జుంజాథాం యాగష్టైతి ఆగష్టే జుంజాథాకం రాసభం రాసభం యువం ఇవమితి ఇది గర్దభం గర్దభమసతి అసత్యేవ ఏవ గర్దభం గర్దభం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి తస్మాద్ తస్మాదశ్వాద్ అశ్వాద్గర్దభ గర్దభోసత్తర అసత్తరో యోగే యోగే అసత్తర ఇత్యసత్తరః యోగే యోగే తమస్తరం యోగే యోగ ఇది యోగే యోగే తమస్తరమితి తమస్తరమితి తవహాతరం ఇత్యాహ ఆహ యోగే యోగే యోగే యోగ ఏవ యోగే యోగ ఇది యోగే యోగే ఏవైనం ఏనం యుంక్తే యుంక్తే వాజే వాజే వాజే వాజే హవామహే వాజే వాజ ఇది వాజే వాజే హవామహ ఇది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే సఖాయ సఖాయ ఇంద్రం ఇంద్రమోదయే ఊదయేది ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్దేవేభ్యేభ్యో నిలాయత నిలాయతం తమ్ ప్రజాపతి ప్రజాపతిర్న ప్రజాపతిర్ ప్రజాపతి అన్వవిందత్ అవిందత్ ప్రజాపత్య ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేది ప్రజాపత్య అశ్వోశ్వేన అశ్వేన సం సంభరతి భరత్యనవిద్యై అనవిద్యై పాపవస్య సం అనవిద్యా ఇత్యనోవిద్యై పాపవస్య సం వై పాపవస్య సమితి పాపవస్య సం వా ఏతత్ ఏతత్ క్రియతే క్రియతే శ్రేయస శ్రేయస పాపీయస పాపీయస సమానం సమానం కర్మ కర్మ కుర్వంతి పాపీయాన్ పాపీయాన్ హి యశ్వాద్ అశ్వాద్గర్దభ గర్దభోశ్వం అశ్వం పూర్వం పూర్వం నయంతి నయంతి పాపవస్యసస్య పాపవస్యసస్య వ్యావృత్యై పాపవస్యసస్యేతి పాపవస్యసస్య వ్యావృత్యై తస్మాద్ వ్యావృత్యా ఇది ఆవృత్యై తస్మాచ్చ్రేయాగుంసం శ్రేయాగుంసం పాపీయాన్ పాపీయాన్ పశ్చాద్ పశ్చాదో అన్వేతి ఏది బహు బహుర్వై వై భవద భవతో భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీవ ఇవ ఖలు ఖలు వై వా ఏషయ యోగ్ని అగ్నించే చినుదే వజ్రీ వజ్రేష్ అశ్వ ప్రదోర్వన్ ప్రదోర్వన్నా ప్రదోర్వన్ ప్రాదోర్వన్ ఏహి ఇవక్రామన్ అవక్రామన్ అశస్తీ అవక్రామన్యవక్రామన్ అశస్తీ ఇహ ఆహ వజ్రేణ వజ్రేణ పాప్మానం పాప్మానం భ్రాతవ్యం భ్రాతవ్యమవ అవక్రామతి క్రామజరుద్రస్ రుద్రస్ గాణపత్యాద్ గాణపత్యాది గాణపత్యాది గాణపత్యాద్ ఇహ ఆహ రౌద్రా రౌద్రావి వై పశవ పశవో రుద్రాద్ రుద్రాదేవ పశూన్ పశూన్మిర్యాచ నిర్యాచ్యాత్మనే నిర్యాచ్యేతినిహీయాచ ఆత్మనే కర్మ కర్మ కృతే కృతే భూష్ణా భూష్ణా సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేది ఇత్యాహ ఆహ భూషా భూషా వై వాధ్వనా అధ్వనాం సంనేత సన్నేత సమష్ట్యై సన్నేతేతి సంనేత సమష్ట్యై పురీషాయతన సమష్ట్యా ఇది సాం అష్ట్యై పురీషాయతమో వై పురీషాయతమైతి పురీష ఆయతన వా ఏషయత్ని అగ్నిరంగిరస అంగిరసో వై వా ఏతమ్ ఏతమగ్రే అగ్రే దేవతానాం దేవతానాపుంసం సమభరన్ అభరన్ పృథివ్యా పృథివ్యా సధస్థాద్ సధస్థాదగ్ని సధస్థాది సధాస్థాద్ అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేహి ఇహీతి ఇహ ఆహ సాయతనం సాయతనమేవ సాయతనమితి సా ఆయతనం ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిః సం సంభరతి భరత్యగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేమః ఇమైతి ఇత్యాహ ఆహయేన ఏన సంగచ్చరే సంగచ్చరే వాజం సంగచ్చర ఇది సంగచ్చరే వాజమేవ ఏవాస్య అస్య వృందే వృందే ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిః ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నిః సంభృత్యః సంభృత్యైతి సంభృత్యైతి సంభృత్యః ఇత్యాహో ఆహురియమ్ ఇయమ్ వై వై ప్రజాపతిః ప్రజాపతిస్తస్యాహ ప్రజాపతి ప్రజాపతిః తస్యాహేవ ఏతచ్చ్రోత్రం శ్రోత్రం యద్వల్మీక వల్మీకోగ్ని అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరిష్యామ భరిష్యామితి వల్మీకపపాం వల్మీకపపాముప వల్మీకపపామితి వల్మీకపపాం ఉపతిష్టతే తిష్టతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయేది ప్రజాపతే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నివంశం సంభరతి భరత్యగ్ని అగ్ని పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ భరామతి ఇహ ఆహయేన ఏన సంగచ్చతే సంగచ్చతే వాజం సంగచ్చర ఇది సంగచ్చతే వాజమేవ ఏవాస్య అస్య వృంతే వృంతేను అన్వగ్ని అగ్నిరుషసాం ఉషసామగ్రం అగ్రమక్ష్యత్ అక్ష్యది ఇహ ఆహానుఖ్యాత్ అనుఖ్యాత్యా ఆగత్య అనుఖ్యాత్యానుఖ్యాత్ ఆగత్య వాజీ ఆగతేత్యాగత్య వాజ్యధ్వన అధ్వన ఆక్రమ్య ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమితి ఇహ ఆహేచ్చతి ఇచ్చత్యేవ ఏవైనం ఏనం పూర్వజా పూర్వజా విందది విందస్యుత్తరయా ఉత్తరయా ద్వాభ్యాం ఉత్తరయేద్యుతరయా ద్వాభ్యామా ఆక్రమయది క్రమయది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాత్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపాతిరోపా పశవ ప్రజాయంతే జాయంతే ద్యౌ ద్యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సదస్థం సదస్థమితి సదస్థమితి సదాస్థం ఇత్యాహ ఆహైభ్య ఏభ్యో వై వా ఏతమ్ ఏతమ్ లోకేభ్య లోకేభ్య ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతిరితి ప్రజాపతి సమైరయత్ ఐరేద్రూపం రూపమేవ ఏవాస్య అస్యేతత్ ఏతమ్ మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే వజ్రీ వ్యాజష్టైతి వి ఆజష్టే వజ్రీ వై వా ఏషయత్ యదశ్వ అశ్వో దద్భిర్ దద్భిరన్యతో దద్భ్య దద్భిరితి దద్భిర్ అన్యతో దద్భ్యో భూయాన్ అన్యతో దద్భ్యన్యతో దద్భ్య భూజాం లోమభిర్ లోమభిరుభయాదభ్య ఉదయభిర్లోమాభి ఉభయాదభ్యోయమ్ ఉభయాదభ్యైత్యుభయాదభ్య ఎం దృశ్యాద్ దృశ్యాత్తం తమహస్పదం అధస్పదం ధ్యాగేద్ అధస్పదమిపదం ధ్యాగేద్ వజ్రేణ వజ్రేణ ఏవైనం ఏనం విశ్రోతే శృణుతైతి శృణుతే ఉత్క్రామ క్రామోద్ ఉదక్రమేద్ అక్రమేది ద్వాభ్యాం ద్వాభ్యాముద్ ఉత్క్రమేది క్రమేది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాద్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపాః అనురూపాః పశవః అనురూపాదిత్యనురూపాః పశవస్త్ర ప్రజాయంతే జాయంతేప అప ఉప ఉపసృజతి సృజతిత్ర ఎత్ర వై వా ఆప ఆప ఉపగచ్చంది ఉపగచ్చంది తత్ ఉపగచ్చంది తదోషధయ ఓషధయ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యోషధీ ఓషధీ ప్రతిష్టంది ప్రతిష్టంది పశవ ప్రతిష్టంది ప్రతిష్టంది పశవోను అను ప్రతి ప్రతిష్టంది తిష్టంది పశూన్ పశూన్ యజ్ఞ యజ్ఞోయజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజాస్తస్మాత్ ప్రజా ప్రజా తస్మాదప అప ఉప ఉపసృజతి సృజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యత్ ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై యదధ్వర్యు అధ్వర్యురనగ్నౌ అనగ్నా బాహుతి ఆహుతిం జుహుయాద్ ఆహుతిమిత్యాహుతిం జుహుయాదంధ అంధోధ్వర్యు అధ్వర్యు స్యాద్ స్యాద్రక్షాకంసి రక్షాకంసి యజ్ఞం యజ్ఞగృహ్యు అన్యరిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నివతి అగ్నివత్యేవ అగ్నివతీత్యగ్నివతి ఏ జుహోతి జుహోతి నాంధ అంధోధ్వర్యు అధ్వర్యుర్భవతి భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి ఘనమి జిఘర్మి జిఘర్మ్యగ్నిం అగ్నిం మనసా మనసా ఘృరేణ ఘృరేణేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి ప్రతిక్షంతం అభిగచ్చతీత్యభిగచ్చతి ప్రతిక్షంతం భువనాని ప్రతిక్షంతమిది ప్రతిక్షంతం భువనాని విశ్వా విశ్వేతి ఇత్యాహ ఆహ సర్వం సర్వం హి ఏష ప్రత్యంగ ప్రత్యంగేతి క్షేతి ప్రథం ప్రథం తిరష్టా తిరష్టావయస వయసా బృహంతం బృహంతమిది ఇత్యాహ ఆహాల్ప అల్పో హి ఏష జాత జాతో మహాన్ మహాన్ భవతి భవతి వ్యుతిష్టం యతిష్టమన్నం అన్నకం రభసం రభసం విదానం విదానమిది ఇత్యాహ ఆహాన్నం అన్నమేవ ఏవాస్మై అస్మై సదయతి సదయతి సర్వం సర్వమస్మై అస్మై సదతే సదతేజ యదేవం ఏం వేద వేదా ఆత్వా సా విఘర్మి విఘర్మి వచసా అజసా ఘృరేణ ఘృరేణేతి ఇత్యాహ ఆహరస్మాద్ తస్మాద్యత్పురుష పురుషో మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీభిగచ్చతి తద్వాచా వాచా వదతి అదత్యరక్షసా అరక్షసేది ఇత్యాహ ఆహరక్షసాం రక్షసామపహత్యై అపహత్యై మర్యశ్రీ అపహత్యా ఇత్యపహత్యై మర్యశ్రీ స్పృహయద్వర్ణ మర్యశ్రీరి మర్యాశ్రీ స్పృహయద్వర్ణో అగ్ని స్పృహయద్వర్ణ ఇది స్పృహయద్వర్ణ అగ్నిరితి ఇత్యాహ ఆహాపజితి అపజితిమే అపజితిమిపాజితి ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతృపజీమాన్ అపజితిమాన్ భవతి అపజితిమాపజీమాన్ భవతి యదేవం ఏం వేద వేద మనసా మనసా త్వయి వై తాం తామాప్తు ఆప్తుమర్హతి అర్హతి యాం యామద్ధర్యు అర్ధర్యురనగ్నౌ అనగ్నా బాహుతి ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతి జుహోతి మనస్వరీభ్యాం మనస్వరీభ్యాం జుహోతి జుహోత్యాహుత్యో ఆహుత్యోరాప్త్యై ఆహుత్యోరిత్యాహుత్యో ఆప్త్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే వై యజ్ఞముఖే యజ్ఞముఖై యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి విధాగం సంతి విధాగం సంతేతర్హి ఏతర్హి ఖలు ఖలు వై వా ఏతత్ ఏతద్యజ్ఞముఖం యజ్ఞముఖం యర్హి యజ్ఞముఖమిది యజ్ఞముఖం యర్హ్యేన ఏనదాహుతి ఆహుతిరస్కృతే ఆహుతిరిద్రాహుతి అశ్కృతే పరి పరిలిఖరి లిఖరి రక్షసా రక్షసామపహత్తి అపహద్ది తిసృభి అపహత్యా ఇత్యపహత్యై తిసృభిః పరి తిసృభిరి తిసృభిః పరిలిఖరి లిఖరి త్రివృత త్రివృద్వై త్రివృతి త్రివృత వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్మాద్ తస్మాద్రక్షాగుంసి రక్షాగస్ అపహంది అంది గాయత్ర్యా గాయత్ర్యా పరి పరి లిఖతి లిఖతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజస తేజసైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాతి త్రిష్టుభా త్రిష్టుభా పరి పరిలిఖతి లిఖతి ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుగ త్రిష్టుగింద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాత్రినష్టుభా అనష్టుభా పరి అనష్టుభేద్యనోస్తుభా పరిలిఖతి లిఖత్యనష్టుభ అనష్టుభ్ సర్వాణి అనష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి పరిభో పరిభో పర్యాప్త్యై పరిభోరితి పరిభో పర్యాప్యై మధ్యద పర్యాప్యాది పరి ఆప్యై మధ్యతో అనష్టుభా అనష్టుభావాగ్ అనష్టుభేద్యనోస్తుభ వాగ్మై వా అనష్టుభ అనష్టుప్ తస్మాద్ అనష్టుభిత్యనోస్తుభ తస్మాన్మధ్యద మధ్యతో వాచా వాచా వదామః వదామో గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమయా ప్రథమయా పరి పరిలిఖతి లిఖత్యథ అథ అనుష్టుభా అనుష్టుభాథ అనుష్టుభేత్యనోస్తుభా అథ త్రిష్టుభా త్రిష్టుభా తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ యజ్ఞ యజ్ఞోనష్టుగ్ అనుష్టుగింద్రియం అనుష్టుగిత్యనోస్తుగ్ ఇంద్రియం త్రిష్టుభ త్రిష్టుభేజస తేజసా చైవ దేవేంద్రియేణ ఇంద్రియేణ చోభయత ఉభయతో యజ్ఞం యజ్ఞం పరి పరిగృహాతి గృహాతీతి గృహాతి దేవస్య సవితు సవితు ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇది ఖనది ఖనది ప్రసూవృత్తి ప్రసూవృత్యాథో ప్రసూవృత్యాది ప్రాసూచి అథో ధూమం అథోరిథో ధూమమే ఏవైతేన ఏతేన జనయతి జనయతి జ్యోతిష్మందం జ్యోతిష్మందం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమిది సుప్రతీకమిది సుప్రతీకం ఇత్యాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి సహ సోగ్ని అగ్నిర్జాత జాత ప్రజా ప్రజాశ్రుజా ప్రజాది ప్రజా శుజార్పయత్ ఆర్పయత్తం తమ్ దేవా దేవార్ధర్చేన అర్ధర్చేనాశమయన్ అర్ధర్చేనేర్ధర్చేన అశమయన్ శివం శివం ప్రజాభ్య ప్రజాభ్యో శివం సందం ప్రజాభ్యై ప్రజాభ్య అహిగం సంతమితి ఇత్యాహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్యలేవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏవైనం ఏనగం శమయతి శమయతి ద్వాభ్యాం ద్వాభ్యాం ఖనతి ఖనది ప్రతిష్ఠ్యై ప్రతిష్ఠ్యా అపాం ప్రతిష్ఠ్యా ఇది ప్రతిష్ఠ్యై అపాం పృష్టం పృష్టమసి అసీతి ఇది పుష్కరవర్ణం పుష్కరవర్ణమా పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆహరది హరద్రివాం అవాం వై వా ఏతృష్టం పృష్టం యత్పుష్కరవర్ణం పుష్కరవర్ణం రూపేణ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం రూపేణ ఏనద్ ఏనదా ఆహరది హరది పుష్కరవర్ణేన పుష్కరవర్ణేన సం పుష్కరవర్ణేన పుష్కరవర్ణేన సంభరతి భరతి యోని యోనిర్వై వా అగ్నే అగ్నే పుష్కరవర్ణం పుష్కరవర్ణం సయోని పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం సయోనిమే సయోని సా యోని ఏవాగ్ని అగ్నికంసం సంభరతి భరతి కృష్ణాజినేన కృష్ణాజినేన సం కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరతి యజ్ఞ యజ్ఞో వై వై కృష్ణాజినం కృష్ణాజినం యజ్ఞేన కృష్ణాజినమిది కృష్ణాజినం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞకంసం సంభరతి భరతియత్ యద్్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం చర్మణ చర్మణ సంభరేత్ సంభరే గ్రామ్యాన్ సంభరేతి సాంభరే గ్రామ్యాన్ పశూన్ పశూన్ శుజా శుజాత్మయేత్ అర్పయేత్ కృష్ణాజినేన కృష్ణాజినేన సం కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరత్యారణ్యాన్ ఆరణ్యానేవ ఏ పశూన్ పశూన్ శుజా శుజార్పయతి అర్పయత్ తస్మాత్ తస్మాత్ సమావద్ సమావత్ పశూనాం పశూనాం ప్రజాయమానానాం ప్రజాయమానానామారణ్యాః ప్రజాయమానానామిది ప్రజాయమానానాం ఆరణ్యాః పశవః పశవః కనీయాగుంసః కనీయాగుంసః శుచాః శుచాః శుచాః ఋతా లోమతః లోమతః సంభరతి భరత్యతః అరోహి హ్యస్య తస్య మేధ్యం మేధ్యం కృష్ణాజినం కృష్ణాజినం చ కృష్ణాజినమిది కృష్ణాజినం చ పుష్కరవర్ణం పుష్కరవర్ణం చ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం చసం సర్గస్తృణాది తృణాదీయం ఇయం వై వై కృష్ణాజినం కృష్ణాజినమసౌ కృష్ణాజినమిది కృష్ణాజినం అసౌ పుష్కరవర్ణం పుష్కరవర్ణమాభ్యాం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆభ్యామేవ ఏవైనం ఏదముభయ ఉభయపరస్పరి పరిగృహాది గృహాద్యగ్ని అగ్నిర్దేభ్య దేభ్యోనిలాయత ఇలాయతం తమథర్వా అథర్వాను అన్నపశ్యత్ అపశ్యదర్వా అథర్వా త్వా ప్రథమ ప్రథమోని ఇరమంథర అమంథరగ్నే అగ్నైతి ఇత్యాహ ఆహయ ఏవైనం ఏనమన్వపశ్యత్ అన్వపశ్యత్రేణ అన్వపశ్యదిత్యనో అపశ్యత్ ఏమైవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి త్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధీతి ఇత్యాహ ఆహ పుష్కరవర్ణే పుష్కరవర్ణే పుష్కరవర్ణ ఇది పుష్కరవర్ణే సేనం ఏనముపశ్రుతం ఉపశ్రుతమవిందత్ ఉపశ్రుతమిత్యుపాశ్రుతం అవిందత్తం తమో ఉత్వాదభ్యం దభ్యం ఋషి ఋషిరిది ఇత్యాహ ఆహ దభ్యం దభ్యంగ వై వా ఆథర్వణ ఆథర్వణస్తేజస్వీ తేజస్యాసీత్ ఆసీత్తేజ తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ దాది దాదితం తమో ఉత్వాచ్యోషా విషేది ఇత్యాహ ఆహ పూర్వం పూర్వమే ఏవోదితం ఉదితముత్తరేణ ఉత్తరేణాది ఉత్తరేణేతరేణ అభిగృణాది గృణాది సరసభి సరసభ్యం సరసభిరి సరసభి సంభరతి భరతి చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరి ఛందాభి ఏ గాయత్రీభి గాయత్రీభిర్బ్రాహ్మణస్ బ్రాహ్మణస్ గాయత్ర గాయత్రో హి ఇబ్రాహ్మణ బ్రాహ్మణస్తృష్టుభి త్రిష్టుభైరాజన్యస్ త్రిష్టుభేది త్రిష్టుభి రాజన్యస్ త్రైష్టుభ త్రైష్టుభో హి ఇరాజన్య రాజన్యోయమ్ యం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ స్యాద్ సదిది ఇుభరీభి ఉభరీభిస్తం సంభరేద్ భరేత్తేజ తేజశ్చైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం సమీచీ సమీచీ దాతి సమీచీ సమీచీ దాత్యష్టాభి అష్టాభిస్తం సంభరతి భరత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేద్యష్టా అక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిర్యావాజ్ యావానే ఏవాగ్ని అగ్నిస్తం ప్రముఖతం సంభరతి భరతి సీద సీదహోద హోదరిది ఇత్యాహ ఆహ దేవత ఆహ దేవత ఏవాస్మై అస్మై సంసాదయతి సాదయతి నిహోత హోదేతి ఇది మనుష్యాన్ మనుష్యాన్ సమ్ సగుంసీదస్వ సీదస్వేతి ఇది వయాగుంసి వయాగుంసి జనిష్ జనిష్వాహి జైన్య జైన్యో అగ్రే అగ్రే అంధా అంధామితి ఇత్యాహ ఆహ దేవమనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానిది దేవమనుష్యాన్ ఏవాస్మై అస్మై సగుంసన్నాన్ సగుంసన్నాన్ ప్రగుంసన్నానిది సంసన్నాన్ ప్రజనయతి జనయతీతి జనయతి క్రూరమివ ఇవ వై వాస్యా అస్యా ఏతత్ ఏతత్ కరోతి కరోతి యత్ఖనది ఖనద్యప అప ఉప ఉపసృతి సృజద్యాప ఆపో వై వై శాంతాశాంతాభిరేవ ఏవాస్యై అస్యై శుచం శుచకం శమయతి శమయతి సమ్ సందే ఏవాయు వాయుర్మాతరిశ్వా మాతరిశ్వా దాతు దాతి ఇలాహ ఆహ ప్రాణ ప్రాణో వై ప్రాణి ప్రాణ వై వాయు వాయుప్రాణేన ప్రాణేనైవ ప్రాణేనేది ప్రాణేన ఏవాస్యై అస్యై ప్రాణం ప్రాణగుంసం ప్రాణమిది ప్రాణం సందధాది దాతి సమ్ సందే ఏ వాయు వాయురిది ఇలాహ ఆహరస్మాద్ తస్మాద్వాయుప్రచ్యుత వాయుప్రచ్యుత దివ వాయుప్రచ్యుతేది వాయో ప్రచ్యుత దివో వృష్టి వృష్టిరీర్తే ఈర్తే తస్మై తస్మై సదేవి ఏది వషడ్ వషడస్సు అస్సు తుభ్యం తుభ్యమిది ఇలాహ ఆహ షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏ వృష్టిం వృష్టిం దాది దాది తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వా ఋతూన్ ఋతూన్ వర్షతి వర్షతి యద్వషక్కుర్యాద్ వషక్కుర్యాద్ జాతయామా వషక్కుర్యాదిది వషడ్ కుర్యాద్ జాతయామాశ జాతయామేతి జాతయామ అస్య వషట్కార వషట్కార సద్ వషట్కార ఇది వషట్కార సద్భిర్యన్న నవషట్కుర్యాద్ వషట్కుర్యాద్రక్షాగుంసి వషట్కుర్యాదిది వషట్కుర్యాద్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞకంహన్యు అన్యుర్వట్ వడితి ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమిది పరహక్షం ఏవషట్ వషక్కరోతి కరోతి నాస్య అస్యయాతయామా యాతయామా వషట్కార యాతయామేది యాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవతి నయజ్ఞం యజ్ఞనం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంది నంది సుజాత సుజాతో జ్యోతిష సుజాత ఇది సుజాత జ్యోతిషాత సహేతి ఇత్యనుష్టుభా అనుష్టుభోప అనుష్టుభేత్యనోస్తుభా ఉపనశ్యతి నశ్యత్యనుష్టుప అనుష్టుప్ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుప సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియా తనో తనో ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తనువ తనువా పరి పరిదాది దాది వేదుత వేదుకో వాస వాసోభవతి యేం ఏం వేద వేదవారుణ వారుణో వై వా అగ్ని అగ్నిరుపనద్ధ ఉపనద్ధ ఉద్ ఉపనద్ధ ఇత్యుపానద్ధ ఉదు ఉతిష్ట తిష్ట స్వర్ధర స్వర్ధరోర్ధ్వ స్వర్ధరేది సూర్ధర ఊర్ధ్వ ఊషుణ సున ఊతయే ఊతయతి ఇది సావిత్రీభ్యాం సావిత్రీభ్యాముద్ ఉత్తిష్టతి తిష్టతి సవితృప్రసూద సవితృప్రసూద సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్ అస్యోర్ధ్వాం ఊర్ధ్వాం వరుణమేని వరుణమేనిముత్ వరుణమేనిమితి వరుణమేని ఉత్సజలి సజలి ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సహ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై స జాత జాతో గర్భ గర్భో అసి అసి రోదస్యో రోదస్యోరిది ఇత్యాహ ఆహేమే ఇమే వై ఇమే ఇమే వై రోదసీ రోదసీ తయోరో రోదసీ ఇది రోదసీ తయోరేష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహాగ్నే అగ్నే చారు చారు విభృత విభృత ఓషధీషు విభృత ఇది విభృత ఓషధీశ్రీ ఇత్యాహ ఆహ యదా యదా హి శేతం వేదం విభరంది విభరంత్యథ విభరంతీతి విభరంది అథ చారుతర చారుతరో భవతి చారుతర ఇది చారుతర భవతి ప్ర మాతృభ్య మాతృభ్యో అధి మాతృభ్యైతి మాతృభ్య అధి అని ప్రదత్ అని ప్రదద్గా కాళీ ఇత్యాహ ఆహోషధిన ఔషధగో వై వా అస్య అస్య మాతర మాతరస్తాభ్య తాభ్యవ ఏనం ఏనం ప్రచావేది చావేది స్థిర స్థిరోభవ భవ విద్వంగ విద్వంగ ఇది విద్వంగ ఇది వీడోవంగ ఇది గర్దభే గర్దభ ఆసాదయతి సాధయతి సమ్ సన్నశ్యతి నశ్యదేవ ఏనం ఏనమేతయా ఏతయా సేమ్నే సేమ్నే గర్దభేన గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభ పశూనా పశూనా భారభారితమ భారభారితమగర్దభేన భారభారితమైతి భారభారీతమ గర్దభేన సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభోపి అప్యనాదేశే అనాదేశేతి అనాదేశేత్యనాదేశే అత్యన్యాన్ అన్యాన్ పశూన్ పశూన్మేద్యతి మేద్యత్యన్నం అన్నగం హి హ్యేన ఏనేనార్కం అర్కం సంభరంది సంభరంది గర్దభేన సంభరంతీతి సంభరంది గర్దభేన సమ్ సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభో ద్విరేతాసన్ ద్వేత ఇది ద్వేతా సంకనిష్టం కనిష్టం పశూనా పశూనాం ప్రజాయతే జాయతేగ్ని అగ్నిర్హి యోని నిర్దహతి నిర్దహతి ప్రజాసు నిర్దహతీతి నిహీదహతి ప్రజాసు వై ప్రజాశ్రుతి ప్రజాసు వా ఏష ఏతరి ఏతర్ష్యారూఢ ఆరుఢ సహ ఆరుఢరిత్యారూఢ స ఈశ్వర ఈశ్వర ప్రజా ప్రజాశ్రుజా ప్రజా ఇది ప్రజా శుజా ప్రద ప్రద శివ ప్రద ఇది ప్రాద శివోభవ ప్రజాభ్య ప్రజాభ్యై ప్రజాభ్యై ప్రజాభ్యహ ఆ ప్రజాభ్య ప్రజాభ్యరేవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏనం ఏనగం శమయతి శమయతి మానుషేభ్య మానుషేభ్యస్వం తమంగిర అంగిర ఇది ఇత్యాహ ఆహమానవ్య మానవ్యో హి ప్రజా ప్రజామా ప్రజాది ప్రజా మాద్యావా పృథివీ యావా పృథివీ అభి యావా పృథివీ విద్యావా పృథివీ అభిశోషుజ శోషుచో మాంతరిక్షం అంతరిక్షం మా వనస్పతీన్ వనస్పతీనిది ఇత్యాహ ఆహైభ్య ఏభ్యరేవ ఏనం లోకేభ్య లోకేభ్య శమయతి శమయతి ప్రైతు ఏతు వాజీ వాజీ కనిక్రదత్ అనిక్రదతీ ఇహ ఆహ వాజీ వాజీ శేష నానదత్ నానద్రాసభ రాసభ పత్వేతి ఇహ ఆహ రాసభ రాసభయతి ఇదిహేతం ఏతమృషయ ఋషయోవదన్ అవదన్ భరన్ భరన్నగ్ని అగ్ని పురేష్యం పురేష్యమితి ఇహ ఆహాగ్ని అగ్నిగం హి హ్యేష ఏష భరతి భరతి మా మా పాది ఆద్యాయుష ఆయుష పురా పురేతి ఇహ ఆహాయు ఆయురేవ ఏవాస్ అస్మిన్ దాతి దాస్మాత్ తస్మాద్గర్ధభ గర్ధభస్తర్వమాయు ఆయురేది ఏది తస్మాత్ తస్మాద్గర్ధభే గర్ధభే పురా పురాయుష ఆయుష ప్రణీతే ప్రణీతే విధ్యతి ప్రణీతరి ప్రణీతే విధ్యతి వృషా వృషాగ్ని అగ్ని వృషణం వృషణం భరం భరమిది ఇహ ఆహ వృషా వృషా హి ఏష వృషా వృషాగ్ని అగ్నిరపాం అపాం గర్భం గర్భకం సముద్రియం సముద్రియమిది ఇహ ఆహాపాం అపాగం హి శేష ఏష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిరగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ వి వ్యయితాం ఏతామగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది యత్ యదాహ ఆహారయోః అనయోర్లోకయోః లోకయోర్వీత్యై వీత్యై ప్రచ్యుత వీత్యా ప్రచ్యుతో వై ప్రచ్యుతై ప్రాచ్యుత ఏష ఆయతనాద్ ఆయతనాదగత ఆయతనాదిత్యాయతనాద్ అగత ప్రతిష్టా ప్రతిష్టాగుంస ప్రతిష్టామిది ప్రతిష్టా సేతరి ఏత్యధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చధ్యాయతి ధ్యాయకృతం కృతకం సత్యం సత్యమిది ఇహ ఆహేయం ఇయమ్ వై వాతం ఋతమసౌ అసౌ సత్యం సత్యమనయో అనయోరేవ ఏనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాత్యం ఆద్యమా ఆర్చతి రక్షత్యధ్వర్యో అధ్వర్యుర్న యజమాన యజమానో వరుణ వరుణో వై వా ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతి యదగ్ని అగ్నిరుపనద్ధ ఉపనద్ధ ఓషధయ ఉపనద్ధైత్యుపనద్ధ ఓషధయ ప్రతి ప్రతిగృహీత గృహీతాగ్ని అగ్నిమేతం ఏతమిది ఇహ ఆహ శాంతి శాంతి వ్యస్యన్ వ్యస్యన్ విశ్వాహ యస్యన్నిది వి అస్యన్ విశ్వామతీ అమతీరరాజీ అరాజీరితి ఇహ ఆహ రక్షత రక్షసమపహత్యై అపహత్యై నిషీదన్ అపహత్యాపహత్యై నిషీదన్ నిషీదన్నిది నిషీదన్ నో అప అప దుర్మతి దుర్మతిం హనత్ దుర్మతిమితి గృహమతి హనది ఇహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఓషధయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఓషధయ ప్రతి ప్రతిమాదద్ధం మాదద్ధమేనం ఏనమిది ఇహ ఆహౌషధయ ఓషధయో వై వా అగ్నే అగ్నేర్భాగేయం భాగేయం తాభి భాగేయమిది భాగాధేయం తాభిరేన ఏనైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి పుష్పావతీ పుష్పావతీ సువిప్లా పుష్పావతీరి పుష్పావతీ సువిప్లా ఇది సువిప్లా ఇద్యాహ ఆహ తస్మాద్ తస్మాదోషభయ ఓషభయ ఫలం ఫలం గృహంది గృహంత్యయం అయం వహ గోగర్భ గర్భరత్య ఋత్య రత్నం రత్నం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదది ఇహ ఆహయాభ్య యాభ్యరేవ ఏనం ఏనం ప్రఖ్యాపయతి ప్రఖ్యాపయతి తాసు ప్రఖ్యాపయతి ప్రాఖ్యాపయతి తాస్వేవ ఏనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ద్వాభ్యాం ద్వాభ్యాముపావహరతి ఉపావహరతి ప్రతిష్ఠ్యై ఉపావహరతీత్యుపా అవహరతి ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై వారుణో వై వా అగ్ని అగ్నిరుపనద్ధ ఉపనద్ధో వి ఉపనద్ధరిత్యుపానద్ధ విపాజస పాజసేతి ఇది విసృంసయతి సంసయతి సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్ విశూచీం విశూచీం వరుణమేనిం వరుణమేనిం వి వరుణమేనిమిది వరుణమేనిం విసృజతి సృజత్యపహ అప ఉప ఉపసృజతి సృజత్యాపహ ఆపో వై వై శాంతా శాంతా శాంతాభి శాంతాభిరేవ ఏవాశుచం శుచకం శమయతి శమయతి తిసృభిర్వ తిసృభిరతి తిసృభి ఉపసృజతి సృజతి త్రివృద్ త్రివృద్వై త్రివృదిరి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి మిత్ర మిత్ర సగంసృజ్య సగంసృజ్య పృథివీం సగంసృజ్యేతి సాంసృజ్య పృథివీమితి ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానాం తేనైవ ఏవైనం ఏనగుంసం సగంసృజతి సృజతి శాంతీయత్ యద్గ్రామ్యాణాం రామ్యాణాం పాత్రాణాం పాత్రాణాం కపాలై కపాలై సగం సృజేత్ సగం సృజేద్ గ్రామ్యాణి సగం సృజేది సంసృజేత్ గ్రామ్యాణి పాత్రాణి పాత్రాణి శుచా శుచార్పయేద్ అర్పయేదర్మకపాలై కర్మకపాలై సమ్ కర్మకపాలైర్కర్మకపాలై సగం సృజతి సృజద్ేతాని ఏతాని వై వా అనుపజీవనీయాని అనుపజీవనీయాని తాని అనుపజీవనీయానిపజీవనీయాని తాన్యేవ ఏ శుచా శుచార్పయతి అర్పయతి శర్కరాభి శర్కరాభి సమ్ సగం సృజతి సృజతి సత్యై ధృత్యా అథో అథో శంత్వాయ అథోరిత్యథో శంత్వాయ అజలోమై శంత్వాయేతి శంత్వాయ అజలోమై సమ్ అజలోమైరిత్యజలోమై సగం సృజతి సృజద్దేషా ఏషా వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియా తనో తనోర్యత్ యదజా అజా ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తనువా తనువాసం సగం సృజతి సృజత్యథో అథో తేజస అథో విద్యథో తేజస కృష్ణాజనస్ కృష్ణాజనస్ లోమభి కృష్ణాజనస్ేది కృష్ణార్జునస్ లోమభిస్తం లోమభిర్విలోమాభి సగం సృజతి సృజయజ్ఞ యజ్ఞో వై వై కృష్ణార్జునం కృష్ణార్జునం యజ్ఞేన కృష్ణార్జునమితి కృష్ణార్జునం యజ్ఞేనైవ ఏ యజ్ఞం యజ్ఞపుంసం సగం సృజతి సృజతి రుద్రా రుద్రా సంహృత్య సంహృత్య పృథివీం సంహృత్యేది సంహృత్య పృథివీమితి నిత్యాహ ఆహైతాహ ఏతా వై వా ఏతం ఏదం దేవతాహ దేవతా అగ్రే అగ్రే సమ్ సమభరన్ అభరంతాభి తాభిరేవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి మఘస్ మఘస్ శిర శిరోసి అసీతి ఇత్యాహ ఆహ యజ్ఞ యజ్ఞో వై వై మఖ మఖస్తస్య తస్యైతద్ ఏదచ్చిర శిరోయద్ యదుఖా ఉఖా తస్మాద్ తస్మాదేవం ఏవమాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య పదే పదే స్థః పదే ఇది పదే సరిది ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య హి ఏతే ఏతే పదే ఏతే ఇత్యేతే పదే అథో పదే ఇది పదే అథో ప్రతిష్ఠిత్యై అథో విద్యథో ప్రతిష్ఠిత్యై ప్ర ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రాణ్యాభి అన్యాభిర్యచ్చతి యచ్చత్యను అన్వన్యై అన్యైర్మన్వయతే మంద్రయతే విసనత్వాయ విసనత్వాయ త్యుద్ధిం విసనత్వాయేతి విసనత్వాయ త్రియుద్ధిం కరోతి త్రియుద్ధిమిది త్రిబుద్ధిం కరోతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్తి ఆప్తి ఛందోభి ఛందోభిస్కరోతి ఛందోభిరితి ఛందహాతి కరోతి వీర్యం వీర్యం వై వై ఛందాగుంసి ఛందాగుంసి వీర్యేణ వీర్యేణైవ ఏవైనాం ఏనాం కరోతి కరోతి ఇదుషా ఇదుషా బిలం బిలం కరోతి కరోతి వ్యావృత్యై వ్యావృత్యా ఇయతీం వ్యావృత్యా ఇది ఆవృత్యై ఇయతీం కరోతి కరోతి ప్రజాపజనా ప్రజాపజనా యజ్ఞముఖేన ప్రజాపజనేది ప్రజాపజనా యజ్ఞముఖేన సంవితాం యజ్ఞముఖేనేది యజ్ఞముఖేన సంవితాం ద్విస్తలాం సంవితామిది సాంవితాం ద్విస్తలాం కరోతి ద్విస్తలామిది ద్వీస్తలాం కరోతి ద్యావాపృథివ్యో యావాపృథివ్యోర్దోహాయ వ్యావాపృథివ్యోర్జివ్యావా పృథివ్యో లోహాయ చతుస్తనాం చతుస్తనాం కరోతి చతుస్తనామిది చతుస్తనాం కరోతి పశూనాం పశూనాం దోహాయ దోహాయాష్టాస్తనాం అష్టాస్తనాం కరోతి అష్టాస్తనామిద్యష్టాస్తనాం కరోతి ఛందసాం ఛందసాం దోహాయ దోహాయ నవాశ్రిం నవాశ్రిమభిజరద నవాశ్రమితి నవ అశ్రిం అభిజరద కురయాద్ అభిజరదైద్యభిజరద కురయాద్వృతం త్రివృతమే త్రివృతమిది త్రివృతం ఏ వజ్రం వజ్రగం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి తృత్యై తృత్యై కృత్వాయ కృత్వాయ సా మహీం మహీ ముఖా ముఖామితి దాతి దాతి దేవతాసు దేవతాశ్రేవ ఏవైనాం ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి సప్తభిర్ధోపయతి సప్తభిర్ది సప్తాభి ధోభేది సప్త సప్త వై వై శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణాశిర ప్రాణాది ప్రాణా శివ ఏతద్యజ్ఞస్య యదుఖా ఉఖా శీర్షన్ శీర్షమేవ యజ్ఞస్య ప్రాణాన్ ప్రాణాన్ దాది ప్రాణాది ప్రాణాన్ దాది తస్మాత్ సప్త శీర్షన్ శీర్షన్ ప్రాణా ప్రాణాశ్వశకేన ప్రాణాది ప్రాణా అశ్వశకేన ధూపయతి అశ్వశకేనేంద్రశకేన ధూపయతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్య వాశ్వ అశ్వస్తయోనిత్వాయాదిత్వాయేతియోనిత్వాయ అదితి స్వా తేది ఇత్యాహ ఆహేయం ఇయం వై వా అదితిరదిత్యాదిత్యైవాదిత్యాదిత్యాఖనది అదిత్యస్యాః అస్యా అక్రూరంగారాయ అక్రూరంగారాయణ అక్రూరంగారాయేత్యక్రూరంగారాయ నహి స్వ స్వస్వ స్వతుం హినస్తి హినస్తి దేవానాం త్వా వాపత్నీ పత్నీరి ఇత్యాహ ఆహ దేవానాం వై వా ఏతాం పత్నయ పత్నయో ద్వే అగ్రే కురువన్ అకువన్ తాభిరేవ ఏవైనా ఏనాం దాతి దిషణాస్వా వేది విద్యా ఆహ విద్యా వై దిషణా విద్యాభిరేవ ఏవైనా ఏనామభి అభీంధే ఇంధేగ్నా నాస్వా వేది ఇత్యాహ ఆహ ఛందాగుంసి ఛందాగుంసి వై వైగ్నా నాశ్చందోభి ఛందోభిరేవ ఛందోభిర్విషందాభి ఏవైనా ఏనాది శ్రవయతి శ్రవయతి వరోహత్రయ రోహత్రయస్వా వేది ఇత్యాహ ఆహ హోత్రాహ హోత్రా వై వై వరోహత్రయ వరోహత్రయో హోత్రాభి హోత్రాభిరేవ ఏవైనా ఏనాం వచతి వచతి జనయ జనయస్వా వేది ఇత్యాహ ఆహ దేవానాం దేవానాం వై వై పత్నీ పత్నీర్జనయ జనయస్తాభి తాభిరేవ ఏవైనాం ఏనాం వచతి వచతి షడ్భి షడ్భిస్తచతి షడ్భిరితి షడ్భి వచతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభిరేవ ఋతుభిరిత్రుతుభి ఏవైనా ఏనాం వచతి వచతిద్భి విస్పచంతు పచంది ఇత్యాహ ఆహ తస్మాద్భి విస్సంవత్సరస్య సంవత్సరస్య సస్యం సంవత్సరస్యేతి సంవత్సరస్య సస్యం పచ్యతే పచ్యతే వారుణీ వారుణ్యుఖా ఉఖాభీద్ధా అభీద్ధా మైత్ర్యా అభీద్ధేభీద్ధా మైత్రయోప ఉపైతి ఏది శాంతి శాంతి దేవ దేవస్వాహ వా సవిత సవితోద్ ఉద్వపదు ఉపత్తి ఇహ ఆహ సవితృప్రసూద సవితృప్రసూద సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవైనా ఏనాం బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిరుత్ ఉద్వపతి పరస్యమానా అపద్యమానా పృథివి పృథివ్యాశాహ ఆశాదిశ దిశ ఆపణ ప్రణేది ఇహ ఆహతస్మాద్ తస్మాదగ్ని అగ్నిసర్వాహ సర్వాదిశ దిశోను అనుది విభాతి భాత్యుత్ ఉత్తిష్ట తిష్ట బృహతి బృహతీభవ భవోర్ధ్వా ఓర్ధ్వాతిష్ట తిష్టధ్రువా ధ్రువాత్వం తమిది ఇహ ఆహ ప్రతిష్ట్యై ప్రతిష్ట్యా అసూర్యం ప్రతిష్ట్యా ఇది ప్రతిష్ట్యై అసూర్యం పాత్రం పాత్రమాచ్ఛన్నం అనాచ్ఛన్నమా అనాచ్ఛన్నమిజ్ఞనాచ్ఛన్నం ఆచ్ఛణత్తి చణత్తి దేవత్రేత్ర అకరజక్షీరేణ అజక్షీరేణ రక్షీరేణేత్రిక్షీరేణ ఆచ్ఛణత్తి చణత్తి పరమం పరమం వై ఏతద్వయ పయోజత్ ఎదక్షీరం అజక్షీరం పరమేణ అజక్షీరమిక్షీరం పరమేణైవ ఏవైనా ఏనాం వయస అయస ఆచ్ఛణత్తి చణత్తి ఇదృషా ఇదృషా వ్యావృత్తి వ్యావృత్తి ఛందోభి వ్యావృత్యా ఇవృత్తి ఛందోభిరా ఛందోభిరి ఛందాభి ఆచ్ఛణత్తి శృణత్తి ఛందోభి ఛందోభిర్వై ఛందోభిరి ఛందాభి ఏషా క్రియతే క్రియతే ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరి ఛందాభి ఏ ఛందాగుంసి ఛందాగస్య ఆచ్ఛణత్తి శృణత్తి శృణత్తి ఏక వింశత్యామాశై ఏక వింశత్యేకా వింశత్యా మాశై పురుషశీర్షం పురుషశీర్షమక్ష పురుషశీర్షమితి పురుషశీర్షం అక్షైతి ఏత్యమేధ్యా అమేధ్యా వై వై మాషాహ మాషా అమేధ్యం అమేధ్యం పురుషశీర్షం పురుషశీర్షమేధ్యై పురుషశీర్షమితి పురుషశీర్షం అమేధ్యైరేవా అస్యామేధ్యం అమేధ్యం నిరవదాయ నిరవదాయ మేధ్యం నిరవదాయేతి అవదాయ మేధ్యం కృత్వా హరతి ఆహరతి హరత్యేక విపుంసతి ఏక విపుంసతిర్భవంతి ఏక విపుంసతిరిత్యేకా విపుంసతి భవంత్యేక విపుంస ఏక విపుంసో వై ఏక విపుంస ఇత్యేకా విపుంస వై పురుష పురుష పురుషస్ పురుషస్యాప్తి ఆప్త్యైర్ధం వ్యర్థం వై వ్యర్థమిది వీర్థం వా ఏతత్ప్రాణై ప్రాణైరమేధ్యం ప్రాణైరి ప్రాణై అమేధ్యయత్పురుషశీర్షం పురుషశీర్షం సప్త పురుషశీర్షమితి పురుషశీర్షం సప్తథా వితృణా సప్తేతి సప్తాథ వితృణాం వల్మీకపవాం వితృణామది వీతృణాం వల్మీకపవాం ప్రతి వల్మీకపవాది వల్మీకపవాం ప్రతిని నిదధాతి దాతి సప్త సప్త వై వై శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణా ప్రాణై ప్రాణాది ప్రాణా ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏవైనత్ ఏరత్సం సమర్థయతి అర్థయతి మేధ్యత్వాయ మేధ్యత్వాయ యావంధ మేధ్యత్వాయేతి మేధ్యత్వాయ యావంతో వై వై మృత్యుబంధవ మృత్యుబంధవస్తేషా మృత్యుబంధవ ఇది మృత్యుబంధవ తేషాం యమ యమ ఆధిపత్యం ఆధిపత్యం పరి ఆధిపత్యమిత్యాధిపత్యం పరీయాయ ఇయాయమగాథాభిః యమగాథాభిః పరి యమగాథాభిరితి యమగాథాభిః పరి గాయతి గాయతి యమాద్ యమాదేవ ఏవైనత్ ఏనద్వంతే ద్వంతే విసృభిః విసృభిః పరి విసృభిరితి విసృభిః పరి గాయతి గాయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభ్యేభ్యవ ఏవైనత్ ఏనల్లోకేభ్యోకేభ్యో వృందే వృందే తస్మాత్ తస్మాద్గాయతే గాయతేన నేయమ్ దేయమ్ గాథా గాథాహి తద్వృందే వృందేభ్య అగ్నిభ్య పశూన్ అగ్నిభ్యేభ్య పశూనా ఆలభతే లభతే కామా కామా వై వా అగ్నయ అగ్నయ కామాన్ కామానేవ ఏవా అవరుంధే రుంధేయత్పశూన్ పశూన్న నాలభేత ఆలభేతానవరుద్ధా ఆలభేతేలభేత అనవరుద్ధా అనవరుద్ధానవరుద్ధా అస్య పశవ పశవస్యో శర్యర్యద్వర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతాన్ ఉత్సృజేత్ పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞీకృతాన్ ఉత్సృజేద్యజ్ఞవేషం ఉత్సృజేద్యుదృజేత్ యజ్ఞవేషం కురయాద్ యజ్ఞవేషమితి యజ్ఞావేషం కురయాద్యత్సర్గస్థాపేత్ సర్గస్థాపేద్యాతయామాని సర్గస్థాపేది సంస్థాపేత్ యాతయామాని శీర్షాణి యాతయామానీతి యాతయామాని శీర్షాణి స్యో శర్యత్ యత్పశోన్ పశో నాలభతే ఆలభతే తేన ఆలభతరిత్యాలభతే తేనైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధేయత్ యత్పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతాన్ ఉత్సృజతి పర్యజ్ఞకృతానిది పర్యజ్ఞీకృతాన్ ఉత్సృజతి శీర్ష్ణాం ఉత్సృజతిరీత్యుదృజతి శీర్ష్ణామయాతయామత్వాయ అజాతయామత్వాయ ప్రాజాపత్యేన అజాతయామత్వాయే తిజాతయామాయ ప్రాజాపత్యేన సమ్ ప్రాజాపత్యేనేతి ప్రాజాపత్యేన సద్గస్థాపయతి స్థాపయ యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞే ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాపసృజత ప్రజాపతి ప్రజా అసృజత సరిచాన నిరుచానో మన్యత అమన్యత స ఏతా ఆప్రీ ఆప్రీరపశ్యత్ ఆప్రీరిత్యాప్రీ అపశ్యస్తాభి తాభిర్వై వై సహ సముఖత ముఖత ఆత్మానం ఆత్మానమా ఆప్రీణీత అప్రీణీత ఏతా ఆప్రియ ఆప్రియో భవంతి ఆప్రియ ఇత్యాప్రియ భవంతి యజ్ఞ యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమేవ ఏవైతాభిః ఏతాభిర్ముఖతః ముఖతః ఆప్రీణాది ప్రీణాత్యపరిమిత ఛందసః అపరిమిత ఛందసో భవంతి అపరిమిత ఛందస ఇత్యపరిమిత ఛందసః భవంత్యపరిమితః అపరిమిత ప్రజాపతి అపరిమితరిత్యపరిమితః ప్రజాపతి ప్రజాపతేః ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్యై ప్రజాపతేరిత ప్రజాపతేః ఆప్యా ఊనాతిరిక్తాః ఊనాతిరిక్తావిజనాః ఊనాతిరిక్తా ఇత్యూనాతిరిక్తాః విజనాః ప్రజాత్యై ప్రజాత్యై వశం ప్రజాత్యాజాభ్యై లోవశం వై వై నామ నామైతన్న ఛంద ప్రజాపతే ప్రజాపతే పశవ ప్రజాపతే ప్రజాపతే పశవో లోమశా పశూన్ పశూనేవ ఏవాప అవరుంధే రుంధే సర్వాణి సర్వాణి వై వా ఏతాణి రూపాణి సర్వాణి సర్వాణి రూపాణి రూపాణ్యగ్నౌ అగ్నౌ చిత్యే చిత్యే క్రియందే క్రియందే తస్మాద్ తస్మాదేతా అగ్నే అగ్నే చిత్యస్యేక వివంశతి ఏక వివంశతి పుంసానిధేనీ ఏక వివంశతి విత్యేకా వివంశతి సామిధేనీరు సామిధేనీరితి సామిధేనీ అన్వాహ ఆహరుగ్ హృద్వై వా ఏక విపుంశ ఏక విపుంశోరుచం ఏక విపుంశేక విపుంశమే ఏవతి గచ్చత్యథో అథో ప్రతిష్టా అథో ఇథో ప్రతిష్టామే ప్రతిష్టామితి ప్రతిష్టా ఏ ప్రతిష్టా ప్రతిష్టా హి ప్రతిష్టేతి ప్రతిష్టా ఏక విపుంశ ఏక విపుంశతుర్విపుంశతి ఏక విపుంశేక విపుంశ చతుర్విపుంశతి మన చతుర్విపుంశతిమితి చతురో విపుంశతి అన్వాహ ఆహ చతుర్విపుంశతి చతుర్విపుంశతిర్ధమాసా చతుర్విపుంశతి చతురో వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసాధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరాగ్ని సంవత్సర సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవైశ్వానరం వైశ్వానరమువ అవరుంధే రుంధే పరాజీ పరాజీరు అన్వాహ ఆహ పరాగ్ పరాంగిల ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గై సువహాగ లోక సమాహ సమాస్వాగ్నే అగ్నరుతవ ఋతవో వర్ధయంతో వర్ధయంతి ఇత్యాహ ఆహ సమాభి సమాభిరేవ ఏవాగ్ని అగ్నిం వర్ధయతి వర్ధయత్రులుభి సంవత్సరం ఋతుభిర్తులుభి సంవత్సరం విశ్వాహ సంవత్సరమితి సంవత్సరం విశ్వాహ ఆభాహి భావి ప్రతిశ ప్రతిశ పృథివ్యాదిశ పృథివ్యా ఇత్యాహ ఆహస్మాద్ తస్మాదగ్ని అగ్నిసర్వాహ సర్వాదిశ విశోన అనువి విభాతి భావి ప్రతి ప్రత్యౌహలా ఔహలామశ్వినా అశ్వినా మృత్యం మృత్యుమస్మాద్ అస్మాది ఇత్యాహ ఆహ మృత్యం మృత్యుమే ఏవాస్మాద్ అస్మాదప అపనుదతి ఉద్వయం వయమ్ నమస తమసరి పరీతి ఇత్యాహ ఆహ పాత్మా పాత్మా వై వై తమ తమ పాత్మా పాత్మానమే ఏవాస్మాద్ అస్మాదప అవహంది అంగన్న అగన్మజ్యోతి జ్యోతిరుత్తమం ఉత్తమమిది ఉత్తమమిత్యుత్తమం ఇత్యాహ ఆహాతౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యో జ్యోతి జ్యోతిరుత్తమం ఉత్తమమాదిత్య ఉత్తమమిత్యుత్తమం ఆదిత్యశైవ సాయుధ్యం సాయుధ్యం గచ్చతి గచ్చతి సంవత్సర సంవత్సర తిష్టతి సంవత్సర సంవత్సర తిష్టతి నాస్య అస్య్రీ శ్రీతిష్టతి తిష్టతిశ ఏతా క్రియందే క్రియందే జ్యోతిష్మదీ జ్యోతిష్మదీముత్తమా ఉత్తమాన ఉత్తమానిమా అన్నా ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవాస్మై అస్మా ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ దాది దాది స్వర్గస్య స్వర్గస్య లోకస్ స్వర్గస్యేది స్వహాగస్య లోకస్యానుఖ్యాతి అనుఖ్యాత్యాఖ్యాతి షడ్భిర్దీక్షయతి షడ్భిరితి షడ్భి దీక్షయతి షడ్వై పాఠవ రథవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిర్తృతోభి ఏనం ఏనం దీక్షయతి దీక్షేది సప్తభి సప్తభిర్దీక్షయతి సప్తభిరి సప్తాభి దీక్షయతి సప్త సప్తఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏనం ఏనం దీక్షయతి దీక్షయతి విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతో నేతురితి ఇత్యనుష్టుభా అనుష్టుభో ఉత్తమయా అనుష్టుభేత్యనోస్తుభా ఉత్తమయా జుహోతి ఉత్తమయేత్యుతమయా జుహోతి వాగ్ వాగ్వై వా అనుష్టు అనుష్టుప్తస్మాద్ అనుష్టుమిత్యనోస్తు తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ ప్రాణానామితి ప్రాణానాం వాగుత్తమ ఉత్తమైకస్మాద్ ఉత్తమేత్యుతమ ఏకస్మాదక్షరాద్ అక్షరాదనాద్దం అనాద్దం ప్రథమం ప్రథమం పదం పదం తస్మాత్ తస్మాజ్వాచ వాచో నాప్తం అనాప్తం తద్ తన్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవంది జీవంది పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ఆత్ యై న్యోనయా న్యోనయా జుహోతి న్యోనయేమి ఊనయా జుహోతి న్యోనాత్ న్యోనాద్ధి న్యోనాదిమి ఊనాత్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజత ప్రజానా ప్రజానాకం సృష్ట్యై ప్రజానామిది ప్రజానా సృష్ట్యైర్చి అర్చి ప్రపంజాద్ ప్రపంజాద్భూతం ప్రపంజాది ప్రపంజాద్ భూతమవ అవరుంధీత రుంధీత యద్ంగారేషు అంగారేషు భవిష్యత్ భవిష్యంగారేషు అంగారేషు ప్రవృణక్తి వృణక్తి భవిష్యత్ భవిష్యదేవ ఏవ అవరుంధే రుంధే భవిష్యత్ భవిష్యద్ధి హి భూయ భూయో భూతాద్ భూతాద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణ ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై బ్రహ్మణ వై వా ఏషా ఏషా యజుషా యజుషా సంహృత సంహృతాయత్ సంహృతేతి సంహృత యదుఖా ఉఖాసా సాయత్ యద్భిద్యేత భిద్యేతార్తిం ఆర్తిమా ఆర్చేత్ విచ్ఛేద్యజమాన యజమానో హన్యేత హన్యేత ఆస్య అస్యయజ్ఞ యజ్ఞమిత్ర మిత్రైతాం ఏతా ముఖా ముఖాంతర తపేతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై మిత్ర మిత్రో బ్రహ్మన్న బ్రహ్మన్నేవ ఏవైనానాం ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నార్త్యం ఆర్తిమా ఆర్చతి రక్షతి యజమాన యజమానో నాస్య అస్యయజ్ఞ యజ్ఞో హన్యతే హన్యతే యది యది భిద్యేత భిద్యేత తైరేవ ఏ కపాలై కపాలైస్సం సగం సృజేత్ సృజేత్ సా సైవ తాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిర్య యోగతశ్రీ గతశ్రీ సద్ గతశ్రీరి గతాశ్రీ సన్న మధిత్వ అవదధ్యాద్భూత భూతో వై వా ఏషత సస్వాం స్వాం దేవతాం దేవతాముక ఉపైతి ఏతిజ యో భూతికామ భూతికామ సద్ భూతికామైతి భూతికామ సద్య యుఖారీ ఉఖారీ సంభవేత్ సంభవేత్ సహ సంభవేది సంభవేత్ సేవ దేవత అథో హి ఏష సంభవతి సంభవత్యేషవతీతి సంభవతి ఏష వై వై స్వయంభో స్వయంభోర్నామ స్వయంభోర్తి స్వయంభో నామవతియం కామయేత కామయేత భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేయమ్ జనయేయమితి ఇత్యన్యత అన్యతస్తస్య పశ్చాహత్య ఆహృత్యా ఆహృత్యేద్యాహృత్య అవదధ్యాద్ దధ్యాత్ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యం జనయతి జనయత్యంబరీషాద్ అంబరీషాదన్నగామస్ అన్నగామస్ అన్నగామస్యేద్యన్నగామస్ అవదధ్యాద్ దధ్యాదంబరీషే అంబరీషే వై వా అన్నం అన్నం భ్రియతే భ్రియతే సజోని సజోన్యేవ సజోని నిసాయోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే ముంజాన్ ముంజానవ అవదధాది దాత్యోర్గ్ ఊర్గ్వై వై ముంజా ముంజా ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మాది అపి దాది దాత్యగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత సర్ప్రముఖం ప్రముఖం ప్రావిశత్ అవిశత్ ప్రముఖం ప్రముఖమవ అవదధాది దాది ఏవాస్ అస్య త్రన్యక్తం న్యక్తం న్యక్తమిది అక్తం తదేవ ఏవా అవరుంధే బృంధార్జేన ఆర్జేన సమ్ సంయోతి యోగ్యేతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియం ప్రియం ధామ ధామయత్ యదాజ్యం ఆజ్యం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏదం ధామ్నా ధామ్నాతం సమర్థయతి అర్థయత్యథో అథోరేతసా అథో ఇత్యథో ఏతసా వైకం గదీం వైకం గదీమా ఆదధాది దాది భా ఏవ ఏవావ అవరుంధే రుంధే శమీమయీ శమీమయీమా శమీమయీమిది శమీమయీ ఆదధాది దాది శాంతి శాంతి సీద సీదస్వం తమ్ మాతు మాతురస్యాహ అస్యా ఉపస్థే ఉపస్థితి ఉపస్థితిరాస్థే ఇది ఋషభిర్జాతం ఋషభిరి ఋషభి జాతముప ఉపతిష్టరే తిష్టరే ప్రజ ప్రజ ఇమే ఇమే లోకా లోకా ఏషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేష్వాహిదం ఆవిదం గచ్చతి ఆవిదమిత్యావిదం గచ్చత్యథో అథో ప్రాణాన్ అథోరిత్యథో ప్రాణానేవ ప్రాణానితి ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే నః స తత్స్మ వై వై పురా పురాగ్ని అగ్నిరపరశువృత్నం అపరశువృత్నం దహతి అపరశువృత్నమిపరశోవృత్నం దహతి తదస్మై అస్మై ప్రయోగ ప్రయోగ ఏవ ప్రయోగ ఇది ప్రయోగ ఏ ఋషి ఋషిరస్వదయత్ అస్వదయద్దే అగ్నే యాని కాని కాని చేతి ఇది సమిధం సమిధమా సమిధమితి సంవిధం ఆదధాది దాత్యపరశవృక్ణం అపరశవృక్ణమే అపరశవృక్ణమిపరశవృక్ణం ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వమస్మై అస్మై స్వదతే స్వదతేజ ఏం ఏం వేద వేదౌదుంబరీ ఔదుంబరీమా ఆదధాది ధాత్యోర్గ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమే ఏవాస్మై అస్మాపి అవిదధాతి దాతి ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిరది ప్రజాపతి అగ్నిమసృజర అసృజతం సగం ద్రష్టం ద్రష్టం రక్షాగుంసి రక్షాగస్యలిఘాగుంసన్ అలిఘాగుంసన్ సహ సేతద్రాక్షోఘ్నం రాక్షోఘ్నమవశ్యత్ రాక్షోఘ్నమిది రాక్షాఘ్నం అవశ్యత్న తేన వై వై సహ స రక్షాగుంసి రక్షాగస్య అపాహత అహత యద్రాక్షోఘ్నం రాక్షోఘ్నం భవతి రాక్షోఘ్నమిది రాక్షాఘ్నం భవత్యగ్నే అగ్నేరేవ ఏవతేన తేన జాతాత్ జాతాంసి రక్షాగస్య అపహంది హంత్యాశ్వత్థీం ఆశ్వత్థీమా ఆదధాది దాత్యశ్వత్థ అశ్వత్థో వై వై వనస్పతీనా వనస్పతీనాగం సపద్మసాహ సపద్మసాహో విజిత్యై సపద్మసాహ ఇది సపద్మసాహ విజిత్యై వైగంగతీ విజిత్యా ఇది వీజిత్యై వైగంగతీమా ఆదధాది దాది భా ఏవ అవరుంధే రుంధే శమీమీ శమీమయీమా శమీమయీమితి శమీమయీ ఆదధాది దాదిశాంతై శాంతి సగంశిదం సగంశిదం మే సగంశిదమితి సంశిదం మే బ్రహ్మ బ్రహ్మోత్ ఉదేశాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరమిది విత్యుత్తమే ఉత్తమే ఔదుంబరీ ఉత్తమే ఇత్యుత్తమే ఔదుంబరీ వాచయతి ఔదుంబరీ ఇత్యౌదుంబరీ వాచయతి బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవ క్షత్రం క్షత్రగుంసం సర్గశ్యతి శరి క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణ బ్రాహ్మణ రాజన్యవాన్ రాజన్యవానతి రాజన్యవానితి రాజన్యవాన్ అత్యన్యం అన్యం బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ తస్మాత్ రాజన్య రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానతి బ్రాహ్మణవానితి బ్రాహ్మణవాన్ అత్యన్యం అన్యం రాజన్యం రాజన్యం మృత్యు మృత్యుర్వై వా ఏషయత్ని అగ్నిరమృతం అమృతం హిరణ్యం హిరణ్యకం రుక్మం రుక్మంతరం అంతరం ప్రతి ప్రతిమంజలే ముంజలే మృతం అమృతమే మృత్యో మృత్యోరంత అంతర్ధత్తే ధత్త ఏకవింశతి నిర్బాధ ఏకవింశతి నిర్బాధో భవతి ఏకవింశతి నిర్బాధ ఇత్యేకవింశతి నిర్బాధ భవత్యేకవింశతి ఏకవింశతిర్వై ఏకవింశతిరిత్యేకవింశతి వై దేవలోకా ద్వాదశ దేవలోకా ఇది దేవలోకా ద్వాదశమాసాః మాసాః పంచ పంచత్రవః రథవస్త్రయః ఇమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్యలేకవింశః ఏకవింశ ఏతావంతః ఏకవింశ ఇత్యేకవింశః ఏతావంతో వై వై దేవలోకాః దేవలోకాస్తేభ్యః దేవలోకా ఇది దేవలోకాః తేభ్య భ్రాతృవ్యం భ్రాతృవ్యమంత అంతరేతి ఏతి నిర్బాధైః నిర్బాధైర్వై నిర్బాధైర్జునిః బాధైః వై దేవాః దేవాసురాన్ అసురాన్ నిర్బాధే నిర్బాధే కుర్వత నిర్బాధైతి బాధే అకర్వత తన్నిర్బాధానా నిర్బాధానాం నిర్బాధత్వం నిర్బాధానామితి బాధానాం నిర్బాధత్వం నిర్బాధీ నిర్బాధత్వమితి నిర్బాధత్వం నిర్బాధీ భవతి నిర్బాధీతి బాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏ నిర్బాధే నిర్బాధే కురుతే నిర్బాధైతి బాధే కురుతే సావిత్ర్యా సావిత్ర్యా ప్రతి ప్రతిముంజతే ముంజతే ప్రసూవంతి ప్రసూవత్యై నక్షోషాసా ప్రసూవత్యా ఇది ప్రాసూత్యై నక్షోషాసేతి ఇత్యుత్తరయా ఉత్తరయా అహోరాత్రాభ్యాం ఉత్తరయేత్యుత్తరయా అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఏవైనం ఏనముద్ ఉద్యచ్చలే యచ్చలే దేవాః దేవా అగ్ని అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిడోదాః ద్రవిడోదాహి ద్రవిడోదా ఇది ద్రవిణదాహ ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై దేవాః దేవా ద్రవిడోదాః ద్రవిడోదా అహోరాత్రాభ్యాం ద్రవిణోదాదాహ అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యామ్ ఏైనం ఏనముద్యత్య ఉద్యత్య ప్రాణై ఉద్యత్యేత్య ప్రాణైర్దాధార ప్రాణైరి ప్రాణై దాధారాసీన ఆసీన ప్రతి ప్రతి ముంచలే ముంచలే తస్మాద్ తస్మాదాసీనా ఆసీనా ప్రజా ప్రజా ప్ర ప్రజాది ప్రజా ప్రజాయందే జాయందే కృష్ణాజనం కృష్ణాజనముత్తరం కృష్ణాజనమితి కృష్ణాజనం ఉత్తరం తేజ ఉత్తరం తేజో వై వై హిరణ్యం హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజనం కృష్ణాజనం తేజస కృష్ణాజనమితి కృష్ణాజనం తేజసైవ ఏైనం ఏనం బ్రహ్మణ బ్రహ్మణ చోభయ ఉభయత పరి పరిగృహాది గృహాది షడుద్యాం షడుద్యామగం శక్యం షడుద్యామతి షడుద్యాం శక్యాం భవతి భవతి షడ్ షడ్వై పాదవ రతవ ఋతుభిరేవ ఋతుభిర్ధృతృభి ఏైనం ఏనముద్ ఉద్యక్షరే యద్వాదశోద్యాం ద్వాదశోద్యామగం సంవత్సరేణ ద్వాదశోద్యామ ద్వాదశ ఉద్యాం సంవత్సరేణ సంవత్సరేణేది సంవత్సరేణ ఏమౌంజం మౌంజం భవతి భవత్యూర్గ్ ఊర్గ్వై వై ముంజా ముంజా ఊర్జా ఊర్జైవ ఏైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి సువర్ణ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అది గరుద్మాన్ గరుద్మానిది ఇవ అవేక్షరే ఈక్షరే రూపం రూపమే ఏవాస్ అస్ైతత్ ఏదం మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే దివం వ్యాజష్ట ఇది ఆదష్టే దివం గచ్చ గచ్చ సువ సువ పద పదేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమే సువర్గమితి స్వహాగం ఏైనం ఏనం లోకం లోకం గమయతి గమయతీతి గమయతి సమిద్ధో మంజన్ సమిద్ధరి సాం విద్ధ అంజం కృతరం కృతరం మదీనా మదీనా ఘతం ఘతమగ్నే అగ్నే మధుమత్ మధుమత్పిన్వమాన మధుమతి మధుమత్ పిన్వమానది పిన్వమాన వాజీవహన్ అహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానా జాతవేద ఇది జాతవేద వేదానా వక్షి వక్షి ప్రియం ప్రియమా ఆ సథస్థం సథస్థమితి సథాస్థం హృదయనాంజన్ అంజన్ సంపథ అథో దేవజానాన్ దేవజానాన్ ప్రజానన్ దేవజానాది దేవాజానాన్ ప్రజానన్ వాజీ ప్రజానన్ని ప్రజానన్ వాజ్యవి అప్యేదో ఏదు దేవాన్ దేవానిది దేవాన్ అనుత్వా సత్తే సత్తే ప్రతిశ ప్రతిశ సృందా ప్రతిశ ఇది ప్రాదిశ సృందాగ సభా సభామస్మై సభామిది సాధా అస్మై యజమానాయ యజమానాయ ధేహి ధేహీది ధేహి ఈ్యశ్చ చాసి ఆసి వంద్య అంత్యశ్చ సవాజిన్ వాజిన్నాశు ఆశిష్ట చాసి ఆసి మేధ్య మేధ్యశ్చ సప్తే సప్తైతి సప్తే అగ్నిష్వా స్వాదేవై దేవైర్వసుభి వసుభిస్ సజోషా వసుభిరి వసుభి సజోషా ప్రీతం సజోషా ఇది సా జోషా ప్రీతం వన్హిం వన్హిం వహదు వహదు జాతవేదా జాతవేదా ఇది జాతవేదా తీర్ణం బరి బరి సృష్టవీమ సృష్టవీమాజుషాణ సృష్టవీమేది సౌష్టవీమ విషాణోరు ఉరు పృథు పృథు ప్రథమానం ప్రథమానం పృథివ్యాం పృథివ్యామిది పృథివ్యాం దేవేషుక్తం యుక్తమరి అది సజోషాహ సజోషా శ్యోనం సజోషా ఇది సా జోషాహ శ్యోనం గృణ్వానా గృణ్వానా సువితే సువితే దాతు దాత్తి దాతు ఏతావు ఊహ అసుభగా ఆహ సుభగా విశ్వరూపా సుభగా ఇది సుభగా ఆహ విశ్వరూపాది విశ్వరూపా ఇది విశ్వరూపా విపక్షోభి పక్షోభిశ్రయమాణా పక్షోభిపక్షి శ్రయమాణా ఉద్ ఉదాదై ఆ దైవిత్యాదై విశ్వాసీ సతీ కవశ కవశ శుంభమానా శుంభమానా ద్వార ద్వారో దేవీ దేవీ సుప్రాయణా సుప్రాయణా భవందో సుప్రాయణా ఇది సుప్రాయణా భవంతి భవందో అంతరా మిత్రావరుణ మిత్రావరుణా చరంతీ మిత్రావరుణేది మిత్రావరుణ చరంతీ ముఖం చరంతీ చరంతీ ముఖం యజ్ఞానామభి అభితం విధానే సంవిధానే ఇది సం విధానే ఉషాసా వాం సుహిరణ్యే సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇది సుహిరణ్యే సుశిల్పే రతస్ సుశిల్పే ఇది సుశిల్పే రతస్యోనో యోనాభిహ ఇహ సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమా వాం వాం సరసినా సరసినా సువర్ణా తదసినేతి సాధినా సువర్ణాదేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువనాది భువనాది విశ్వా విశ్వేది విశ్వా అభిప్రయం చోదనా చోదనావాం వాం విమానా విమానా హోతారా హోతారా జ్యోతి జ్యోతిః ప్రదిశా ప్రదిశా దిశంతా ప్రదిశేతి ప్రదిశా దిశంతేతి దిశంతా ఆదిత్యే పునః నో భారతీ భారతీ వష్టో వష్టయజ్ఞం యజ్ఞం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్న నహావీర్ ఆవీరిత్యావీర్ ఇదోపహోదా ఉపహోదా వసుభిః ఉపహోదేత్యుపాహూతా వసుభిః సజోషాః వసుభిరితి వసుభిః సజోషా యజ్ఞం సజోషా ఇది సా జోషాః యజ్ఞం నః నో దేవీ దేవీరమృతేషు అమృతేషు సర్త ధర్తేతి సర్త త్వష్టా వీరం వీరం దేవకామం దేవకామం విదాన దేవకామమితి దేవాకామం విదాన త్వష్ఠుః త్వష్ఠురర్వా అర్వా జాయతే జాయత ఆశుః ఆశురశ్వః అశ్వైత్యశ్వః త్వష్ఠేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం జజాన జజాన బహోః బహోః కర్తారం కర్తారం ఇహ ఇహ యక్షి యక్షి హోతః హోతరితి హోతః అశ్వహృదేన హృదేన స్మన్యా స్మన్యా సమక్త సమక్త ఉప సమక్త ఇది సమ్ అక్త ఉప దేవాన్ దేవాగం ఋతుషః ఋతుషః పాధ ఋతుషైత్యదోషః పాధ ఏతో ఏత్యేతో వనస్పతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమిది దేవాలోకం ప్రజానన్ అగ్నినా ప్రజానన్నిది ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాస్వరితాని స్వరితాని వక్షద వక్షరితి వక్షద ప్రజాపతే తపథ ప్రజాపతేరది ప్రజాపతే తపథావాధాన పారుధాన సద్య సద్యో జాత జాతోదభిషే అభిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్నిత్యగ్నే సాహాగ్రేణ హవిషా సాహాగ్రేణే నిస్సాహాగ్రేణ అవిషాపురోగా రోగాహి రోగా ఇది పురహాగా యాహి సాధ్యా సాధ్యా హవి హవిరదందు అదందు దేవా దేవా ఇది దేవా పంచమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.